జై శ్రీరామ్. అందరికీ వందనాలు. ఈ మధ్య భద్రాచలం రామనారాయణుడు అక్కడ ఏదో ప్రవరలు మార్చేశారు, అది చేశారు, ఇది చేశారు అని అంటూ చాలామంది గోల పెడుతున్నారు. చాలా రచ్చరచ్చగా జరుగుతుంది, చూస్తూ ఉన్నాం అన్నిటిలో, టీవీల్లో కూడా ఏవో జరిగినాయి. అసలు యథార్థంగా చూస్తే ఈ రాముడు అసలు ఎవరు? రాముడు అన్నటువంటిది మనకు చెప్పేది రామాయణము. రామాయణం నుంచి వచ్చినటువంటి వాడు రాముడు. మరి రాముడు దశరథ చక్రవర్తి యజ్ఞం చేసేటప్పుడు రావణ సంహారం చేయమని చెప్పి దేవతలందరూ ఆ యజ్ఞంలో విష్ణుమూర్తిని కోరుకున్నారు. ఉపయాతో మహాద్యుతి అక్కడ విష్ణుమూర్తి వచ్చాడు అని చెప్పాడు. ఆయన కోరితే ఆయనే అవతరించాడు దశరథ చక్రవర్తికి 4 రూపాలుగా. ఇది ఆరంభం. ఇక మొదట్లో చెప్పినటువంటిది అన్నమాట, ఉపోద్ఘాతంలో ఇలా చెప్పారు, ఉపక్రమము అన్న అనొచ్చు పని దీనిని. ఇంకా తర్వాత చూస్తే మధ్య మధ్యలో విష్ణుమూర్తిగానే తారా మొదలైన వాళ్ళు ప్రార్థనలు, త్వం అప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ అంటూ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్ష అంటూ ఆయన్ని పుండరీకాక్షుడుగానే వర్ణించారు. అలా ఋషులు మధ్య మధ్యలో స్తోత్రాలు చేశారు. అదంతా మానవుడిగానే ఉండాలి అనేటటువంటి స్థితి వలన కొంత గర్భితంగా ఉంచాడు వాల్మీకి. ఆ తర్వాత రావణ సంహారము అయిన తరువాత మండోదరి కూడా వచ్చింది. ఆమె కూడా తమసః పరమో ధాత శంఖచక్ర గదాధర అంటూ ఉంది. నిజానికి శంఖచక్ర గదలను మండోదరికి మాత్రమే చూపించాడు రాముడు. ఎవ్వరూ కూడా ఇలా స్తోత్రం చేయలేదు. చూడండి ఎంత అద్భుతమో ఆ శ్లోకం. అక్కడ రాముడు మరి ధనుర్బాణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, నందకం అనే ఖడ్గం ఆయన చేతుల్లో ఉన్నదే, కానీ శంఖము చక్రము గద లేదు. మరి మూడు కనిపించితేనే ఆమె స్తోత్రం చేసింది. మరి ఎవరివి? విష్ణుమూర్తి కదా. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు దిగి వచ్చారు. సీత లక్ష్మి భవాన్ విష్ణు అంటూ బ్రహ్మదేవుడు మరలా అక్కడ చెప్పాడు. ఇది ఉపసంహారం చివరిలో మధ్య మధ్యలో ఇన్ని ఉన్నాయి. రాముడు నారాయణుడు అనేటటువంటిది ఇంత స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక దుర్మార్గం ఏమిటంటే ఈ స్మార్తులు చేసే పనులు రామశబ్దంలో ఉన్నటువంటి రా అనే అక్షరమేమో నారాయణ అనే అష్టాక్షరుల నుంచి తీసుకున్నాడట నారద మహర్షి, లేదు సప్తర్షులు ఎవరన్నా కానీ. నమశివాయ అనే పంచాక్షరంలోంచి మా అనే అక్షరాన్ని తీసుకుని రామ అని చేశాడట. ఎందుకండి? దేనికి చేశాడు? మీ తెలివా ఏమైనా పైచ్యమా? నమో నారాయణాయ అన్న చోట మా లేదా? నమః అక్కడ నమః శివాయ, ఇక్కడ నమః నారాయణాయ. నమః ఇక్కడ ఉందిగా, ఎవరు తెచ్చుకుంటాడు అప్పు? లేనాడు తెచ్చుకోవాలి. ఉన్నవాడికి ఎందుకండి? నమో నారాయణాయ అష్టాక్షరులో మకారం ఉంటే రా అనేది దీంట్లోనే ఉంటే, మా అనేది దీంట్లోనే ఉంటే ఇంకా దేనికి? ఇది ఒక పెద్ద కల్పన. పైగా ఆ రామాయణం మీద ఇంకెంత దుమారం అసలు. టీవీలకు ఎక్కారు వాళ్ళే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది వస్తా తర్వాత దానికి వస్తా. ఇక్కడ రామాయణము వరకు చూసినప్పుడు రాముడు నారాయణుడు స్పష్టంగా తెలిసినటువంటిది, పేరుతో సహా ఆయనే. ఎక్కడ అసలు ఆస్కారమే లేదు ఈ శివశబ్దానికి కానీ, లేదు పైగా హరిహరాద్వైతం అంటూ ఒకటి బయలుదేరారు. ఎక్కడ హరిహరాద్వైతం మీకు? ఎక్కడ కనపడింది హరుడు? ఎక్కడ కనపడ్డాడు మీకు? రామాయణ కాథలో ఉన్నాడా ఎక్కడన్నా? ఆ చివరిలో వస్తాడు ఆయన. అంత మాత్రానికి ఇప్పుడు ఆయనేమీ తిరస్కరించాడా? పైగా రామనామాన్ని జపిస్తే రామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని అని అంటూ ఆయన చెబుతూ ఉన్నాడే పరమ రామభక్తుడు. ఆయన పద్మపురాణంలో ఆ అమ్మవారికి మొత్తం రామగాథంతా ఆయనే చెప్పాడు. చాలా పురాణాల్లో ఆయనే చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన్నేం తక్కువ అంచనా వేయటం లేదు. పరమశివుడు ఆయన చాలా గొప్పవాడు కాదనేం అంటలేదు. ఇప్పుడు వాళ్ళు అంటారు విష్ణుమూర్తి గొప్పవాడు కాదంటలేదని. కానీ విష్ణు కథల్లోకి వచ్చేందుకు మీరు ఏలు పెడతారు? రామాయణంలోకి వస్తారు, అలాగే భాగవతంలోకి వస్తారు. ఏ మీ కథలు ఉన్నాయి చెప్పుకోరు, అదో దేవి భాగవతం చెప్పుకోండి, అలాగే ఇంకా శివపురాణాన్ని చెప్పుకోండి, కథలు చెప్పుకోండి. దీంట్లో దూరేది ప్రతిదాన్ని లాగేది. భగవద్గీతలోకి వచ్చి దూరు ఎందుకు మీరు ఇలా చెబుతారు? శివగీత చెప్పుకోండి, ఎవరు కాదన్నారు? వాళ్ళ అనుచరులు ఉంటారు కొన్ని వందల వేల మంది ఉండేది. వీరందరూ ఏమిటి చేసేది అని అంటే మొత్తం సంఘానికి ద్రోహము మోసమును చేసే పని. పైగా ఆదిశంకరాచార్యులని పట్టుకొని ఆయనట స్మార్తుడట, పైగా వాళ్లే కాదండి, వైష్ణవ స్వాములు కూడా కొన్ని రాస్తూ వీళ్ళు కూడా అంటున్నారు. లేదు, రామానుజాచార్యులు వారు విష్ణుమూర్తిని సేవిస్తే ఆయన ఏంటి స్మార్త బ్రాహ్మణుడండి? శంకరాచార్యులు వారు అసలు ఎక్కడన్నా మీరు చెప్పగలరా? స్మార్తం అంటే వేదముల్లో పూర్వభాగము నుంచి వచ్చినటువంటివి శృతులు, వేదముల్లో ఉత్తర భాగము నుంచి వచ్చినవి ఉపనిషత్తులు. అసలు ఆ పూర్వభాగం మొత్తం తీసేయమన్నాడు ఆయన, అవసరం లేదని చెప్పాడు బ్రహ్మసూత్ర భాష్యాల్లో. అంటే బ్రహ్మసూత్ర భాష్యాల్లో అవసరం లేదని చెప్పిన ఆయన స్మార్తుడు అవుతాడా? చెప్పాడా ఎక్కడన్నానో? జీవిత కథలు ఊరికే కల్పించి పారేశారు. భాష్యాలు చూడండి, ఆ ప్రస్థానత్రయ భాష్యాలు కానీ, విష్ణు సహస్రనామ భాష్యం కానీ, ఆ భజగోవింద శ్లోకాలు కానీ, విష్ణు పాదాంతకేశ స్తోత్రాలు కానీ మొత్తం విష్ణుపరం. ఏం కాశీలో చెప్పేటప్పుడు భజగోవిందమని ఎందుకు అనాలి? భజ శివమని అనలేడు ఆయన, ఛందస్సు రాదా? పైగా షట్పది స్తోత్రము నారాయణ శరణం కరవాణి అని అంటూ ఆయన షట్పది స్తోత్రం రాస్తే అక్కడ దూరుస్తూ దానికి ఒక వ్యాఖ్యానం రాస్తూ ఒక మహాపురుషుడు రాస్తాడు అక్కడ. ఈశ్వర పదం అంట ఈయనకి కల్పించారు, ఈయనకి పెట్టారట అక్కడ నారాయణుడికి ఈశ్వర పదం. ఏమన్నా అర్థం ఉందా వీళ్ళకి? వేదములన్నీ అరిహి ఓం అంటూ ఆరంభిస్తున్నాయే కానీ శివో అంటూ మొదలుపెట్టండి పని? వేదాలే అంటున్నారుగా మీరు. పైగా మాకంతా సమానం అన్నారే, అంతా సమానమైతే నిలువు బొట్టు ఎందుకు పెట్టలేరు? విష్ణుమూర్తి మీకు దేవుడే అయితే ఎందుకు పెట్టలేరు మీరు? పైగా ఇంకేం చెబుతారు? అడ్డబొట్లు మూడు గీసి ఇవన్నీ ముగ్గురు ఈయనండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర అద్వైతం అని రాదా? హరిహర అద్వైతం అంటారేంటి? ఎక్కడికి వచ్చేటప్పుడు ఇద్దరు కావాల్సి వచ్చారా? అసలు ఎక్కడయ్యా మీకున్నది? మీకు అక్కడ స్థానం ఏది? అసలు ఎందుకు వీళ్ళు మెత్తమెత్తగా ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. నాకు కొంచెం చూశాను వింటున్నాను కానీ నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకు మెత్తగా ఉంటున్నారు? ఆ టీవీల్లో మాట్లాడేవాళ్ళు, ఒక ఆయన చెబుతాడు, నేనండి జ్యోతిష్యుడు అంట ఆయన, పరాశర భట్టు వారి భాష్యాన్ని కూడా చెప్పాడట, వీరికి అందరికీ సమానమేనట. కానీ ఏమిటనంటే ప్రవరలేదో మార్చేశారట. ఏమిటయ్యా ప్రవర్లు? మీరు సృష్టించినవి కాక జనాలకి పిచ్చి జనాలు కాకపోతే అక్కడ దేవుడిని పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? పైగా ఇంకా మొదలుపెట్టి చెబుతున్నారు మీరు ఏమిటి? గర్భాధానం దగ్గర నుంచి అంత్యేష్టి వరకు ఈ 16 కర్మలు, షోడశ కర్మలు మీరు చేస్తేనేనా బతుకుతుంది జనము? లేకపోతే లేదా? ఈ మధ్య చూసే నేను ఎక్కడో దేంట్లో, ఫేస్బుక్లోనో దేంట్లోనో, ఏంటి ఈ చెబుతున్నారు? మీరా ప్రతిదానికి మంగళం పాడేవాళ్ళా? ఆ పిచ్చాడు ఎవడో ఒకడు సినిమాలో చూపిస్తాడు, సర్వే జనా సుఖినోభవంతు అనేవాళ్ళంటే వీరు ఎవరంటలేదు ఈ మాట. ఇవన్నీ కల్పించి అంటే మీరు గర్భాధానం చేస్తేనే భార్యాభర్తలు సంసారం చేయగలరు, లేకపోతే చేయలేరు. అలాగే మీరు నీళ్లు చల్లి మంత్రాలు చదివితేనే జుట్టు తెగుతుందండి, ఏదో చూడాకర్మ ఏదో అంటారు కదా, మొదటి పుట్టు వెంట్రుకలు అంటారు. మంత్ర జలము కంటే మంగలి జలమెచ్చు అన్నాడు ఆయన వేమన గారు. అసలు ఎక్కడ మీది? మీది మీరు లేకపోతే ఇప్పుడు ఈ కరోనాలో ఎక్కడెళ్ళి అంత్యక్రియలు చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? ఏదో వచ్చారు, అలా వచ్చారు, జనంలో చొరబడ్డారు, అన్ని పనులకి జనంలో తిరగటం మొదలుపెట్టారు. బాగానే ఉంది, మీరు తద్దినాల దగ్గర నుంచి పెట్టుకుని బ్రతకండి, ఎవడు కాదన్నాడు? అసలు ఈ గుళ్ళు దగ్గరికి వస్తారేంటి? మీకు గుళ్ళు ఉంటే గోపురాలు ఉంటే మీరు చూసుకోండి. దేనికయ్యా ఆ ఎస్విబిసి ఛానల్కి ఎక్కుతారు అడ్డబొట్లు పెట్టుకుని ఇక్కడికి వచ్చి? మీకు పైగా నేను విన్నాను వాళ్ళ ఫోన్ కాల్స్ అన్నీ, ఇదంట తుమ్మల దమ్మక్క గిరిజనులు దట్ట ఈ భద్రాచలం. అలాగా మహాత్మా, గిరిజనులదే మరి, వారే చూశారు నిజమే. శ్రీశైలం ఎవరు చూశారండి? మీరు చూశారా? శ్రీశైలం కన్నప్ప గిరిజనుడు కాదా? మొదట అది వదిలిపెట్టుకుని రండి ఇక్కడికి, ఈ ఆలయం దగ్గరికి రండి. అసలు మీకు దమ్ముంటే, మీకు నీతి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే ఎక్కడన్నా సరే చూపించండి. నా ఫోన్ నెంబర్ ఇస్తా, నాతో మాట్లాడండి కావాలంటే. 9441363318 నా నెంబర్ ఇది, 9182086814 రెండో నెంబర్ ఇది. కావాలంటే నా మెసేజ్ పెడతానా, మీరు ఫార్వర్డ్ చేసుకోండి అందరికీ. ఎక్కడ అసలు మీరు చూపిస్తారు? శంకరాచార్యులు వారు శివానంద లహరి, సౌందర్య లహరి ఆయన రాశాడా? గీతాభాష్యములు నిరసించాడు ఆయన, ఆదిత్య రుద్రాదులను నిరసించాడు. శ్రీకృష్ణ స్వామి చెప్పకపోయినా వినాయకుడిని భూతగణాల్లో చేర్చాడు. ఈ రకంగా తెగబడి చెబితే మళ్ళీ మీకు అసలు ఏం కనపడదు ఇక్కడ, మీకున్నది మీరు చేసుకుంటానికి ఇక్కడ ఆస్కారమే లేదు అసలు మీకు. మెత్త మెత్తగా చెబుతున్నారు వీళ్ళేంటో వింటున్నా నేను, ఈ స్వాములు అందరూ మా పక్కనే ఉన్నారు, నిచ్చులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వైఖానసులు ఉన్నారు, పాంచరాత్రులు, మేమంతా ఒకటే, ఏమిటయ్యా ఈ గోళ? మీరు కూడా ఎందుకు మెత్తగా, కులం వచ్చేటప్పటికి మీకు ఏమన్నా పట్టుకుంటుందా? పాపం వాళ్ళు బ్రాహ్మణులు అయిపోయారే, వాళ్ళని ఏదన్నా అంటే ఇబ్బంది కలుగుతుందనే ఇంకా మెత్తగా దూవుకుందాం, ఇంకా మెత్తగా ఏంటయ్యా మీరు దూవుకునేది? వాళ్ళేమో టీవీలకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, పైగా దాంట్లో సామాజిక కర్తలు అటు కొందరు చెబుతుంటారు. ఈ సామాజిక కర్తలు మరి ఎక్కడి నుంచి, సమాజంలో నుంచి వచ్చారు వీళ్ళు? అందరు క్షేమం కోరుతారా వీళ్ళు? క్షేమాన్ని కోరేవాళ్ళు ఏ శాస్త్రాలు చూసి మీరు చెబుతున్నారు అక్కడ? ఏమి చూసి అసలు మీరు అక్కడ చేరారు చెప్పండి ముందు, మీకేం పని? ఏమీ లేదు అక్కడ, ఆస్కారం లేదు అసలు మీకు. ఆ మహాత్ముడు కాయన ఉన్నాడు ఎవరో అని చెబుతున్నారు, అన్నదానం చిదంబర శాస్త్రి గారు. పదాలకు అర్థాలు తీసుకొస్తారు మీరు? అన్నదానం అంటే అన్నం దానం చేసేసావా? సామాన్య లోకంలో వాడుకుంటుంది దానం అంటే దహనం అని. దానం చేసేసావా చిదంబర శాస్త్రి గారు? చిదంబర రహస్యం ఏముంటుంది అది? ఏమీ ఉండదు అక్కడ. అసలు మీ పేరులో, మీ ఇంటి పేరులోనే లేదు. ఇక్కడ నుంచి మీరు ఎక్కడో ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించి చేస్తాము, భారతీయులను ఏదో చేస్తాం, ఎక్కడో కంచి కామకోటి పీఠాధిపతుల దగ్గర నుంచి తీసుకొచ్చి పెడతారో, చిన్నదేవి స్వామివారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఆ భుజాలు కాల్చటమా, శంఖ చక్రాలు వేయటం అంటే భుజాలు కాల్చటమా? ఏమిటయ్యా మీ మాటలు? అసలు ఏమిటి మీకు, నోరు అడ్డు అదుపు ఉందా మీకు? అసలు ఇప్పుడు ఈ దేవాదాయ శాఖ, ధర్మదాయ శాఖ ఎవరు తెచ్చారు? మీరు తెచ్చారు. కాళహస్తిలో 40 మంది పూజారులు వ్యాఖ్యలకి నడిచి వెళ్ళేటప్పుడు ఆ వెనక కాళహస్తి జమీందారు గారు వెళ్తున్నాడట. వెళ్తుంటే వీళ్ళు చెప్పుకుంటున్నారు, పాప మీ స్మార్తులు, ఈ అడ్డబొట్లు మహాత్ములు ఏం చెప్పుకుంటున్నారు, మనకేంటిరా, మోకాటి ఎత్తు రాయి ఉంటే మొలలోతు కూడు అని చెప్పుకుంటున్నారట. అది విన్నాడు ఆయన, రేరేరేరే, ఎటువంటి పరమాత్మ సృష్టి స్థితి లయములకు కర్తని మనం చెప్పుకుంటుంటే మోకాటి ఎత్తురాయి వీళ్ళకి అని చెప్పి అప్పుడు ఆ మద్రాసు గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రం దానికి రాశాడు, ఒక శాఖ దేవాదాయ శాఖ ఒక అదుపులో పెట్టండి అని. అంటే వాళ్ళు దేవాదాయ శాఖ ధర్మదాయ శాఖను పెట్టి వీళ్ళను కూడా మింగేయితే మొదలుపెట్టారు వాళ్ళు. తీసుకొచ్చింది అసలు వీళ్ళు. ఎక్కడ చూసినా నిజానికి అసలు విష్ణు ఆలయాలు ఎక్కడయ్యండి మీకు, ఎక్కడ అసలు? మీరు వైష్ణవులా, విష్ణు భక్తులా, ఏనాడన్నా నిలువుబొట్టు పెడతారా? పని మీరు బెటర్ అండి, ఆ స్వరూపం కావాలి అనుకోండి. శంకరాచార్యులు వారిది కూడా అడ్డబొట్టు కాదు మీరు అనుకుంటున్నారు. నేను ఎన్నో ప్రమాణాలతో నిరూపించాను దాన్ని, విష్ణు సహస్రనామ భాష్యంలో చెప్పారు ఆయన, ఆయన కూడా నిలువుబొట్టు పెట్టిన ఆయనే. ఇక ఇలా విజృంభించి చెబుతూ ఉంటే తగాదాలు పెరుగుతాయి అనుకుంటున్నారు, కానీ ఇంకా అంతకంటే ఈ ముసుగులో గుద్దులాటలాగా ఉంది ఇదంతా. అసలు ఎక్కడుందో చెప్పండి, మీలో ఎవరైనా సరే ఆ మహామహా పండితులు మీకు ఉన్నారు, మీ ఉన్న పండితులు దేంతో తెస్తారో తీసుకురండి. వేదాల, ఉపనిషత్తుల, బ్రహ్మసూత్రాల, ఏ పురాణాల, మీ పురాణాలు మీకున్నాయి చెప్పుకోండి, కావాలంటే ఎవరూ కాదనలేదు. అందరూ ఆ అమ్మవారు పార్వతీదేవి, నారాయణి ఆ తల్లి, పద్మనాభ సహోదరి ఆమె, మేము అలా గౌరవించుకుంటాం, నమస్కరిస్తాం, ఎక్కడికైనా వెళ్తాం, సారి పట్టుకుని వెళ్తారు చిన్నదీర స్వామివారు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి. ఎక్కడయ్యా మీరు అసలు, మీ సామ్యం ఎక్కడ, సమానత్వం ఎక్కడ? నిజంగా ఆ మహాపురుషుడు వేదములు చదివే వారికి ఏదో ఆ పురస్కారాలు అంటూ మరి ఎందుకు ఇస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఆ చిన్నదీర స్వామి మీ స్మార్త బ్రాహ్మణులకు అడ్డబొట్లను తీసుకొచ్చి ఆ స్టేజీలు ఎక్కించి అక్కడ ఇస్తారండి, ఏది పురస్కారాలు ఏవో ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆవేశంతో అట్లా మాట్లాడుతున్న నాకు అంత గుర్తు రావట్లా, ఈ ఉభయ వేదాంతాలు చదివిన వారికి జీయర్ పురస్కారము, అలాగే అక్కడేదో గోపాలాచార్య పురస్కారం, ఒకటి జీయర్ పురస్కారం వేదాలకు అనుకుంటా. ఈ వేదాలు చదివిన వాళ్ళని చెప్పి మీకు లక్షలు ఇప్పిస్తుంటే ఆయన చక్కగా అక్కడికి ఎక్కి జై శ్రీమన్నారాయణ అంటారు, కిందకి దిగొచ్చి వెన్నుపోటు పొడుస్తారు. ఆయన్ని కూడా విమర్శిస్తున్నారే మీరు, ఆ మహాత్ముడు ఆయన బాల్యములో సన్యాసం తీసుకున్నాడయ్యా, సంసార సుఖాలు త్యజించాడయ్యా, ఏమాత్రమైనా అసలు మీకు ఆ జ్ఞానం ఉందా, ధర్మం ఉందా, నీతి ఉందా, న్యాయం ఉన్నదా? ప్రపంచ దేశాలలో ఖ్యాతి చెందేటట్లుగా ఆ రామానుజ విగ్రహాన్ని ఆయన 216 అడుగుల ఎత్తు పెడుతున్నాడయ్యా అక్కడ. అక్కడ 108 ఆలయాలను ఇస్తున్నాడయ్యా. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అందరినీ గౌరవిస్తున్నాడు, అందరినీ కూడా అందరూ సమానమని చెబుతున్నాడు ఆయన. అట్లాంటి ఆయన మీద కూడా మీరు బురదలతో మొదలుపెట్టారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మొదలుపెట్టారు. వెనక సామెత చెబుతూ ఉండేవారు, కొంచెం నిండితే కానీ తిరగబడదు అని. అంటే ఒకటి అని లెక్కేయాలంటే కొంచెం నిండిన తర్వాత ఒకటి అని తిరగేస్తారట. అలాగే పాపం పండితే కానీ కుండ బద్దలవుదు. ఎంతకాలం ఇలా మీరు ప్రతిదానికి విష్ణు మీదకి రావటమే, మీకు ఎక్కడన్నా ఏ విష్ణుమూర్తి కన్నా ఏ ఆలయాల్లోనన్నా అడబట్టు ఉందా? మీకు ఎక్కడైనా పరమశివుడికి ఎక్కడైనా నిలువబట్టు ఉందా? వెళ్ళరాదు, అక్కడికే అడ్డబొట్లు ఉన్న చోటకి హాయిగా వెళ్ళండి. అడ్డబొట్లు పెట్టుకుని ఏ ఊర్ధ్వపుండ్రాలు నామాలునేమో పెట్టలేరా? విష్ణుది ఆలయాలకు వచ్చి ఎక్కడ హరిహరాద్వైతం? అసలు మీకు ఎక్కడున్నది మీ దగ్గర హరిహరాద్వైతం? దేని నుంచి చూపిస్తారు మీరు హరిహరాద్వైతం? మీకు తిక్కన సోమయాజి కనపడతాడా? తిక్కన సోమయాజి ఏమైనా మహాభారతానికి ఆయన కర్త, వ్యాస మహర్షి కర్త. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే వేదశాస్త్రాత్ పరము నాస్తి నా దైవం కేశవాత్ పరం అని చెప్పాడు ఆయన. కాశీలో చెప్పాడయ్యా అన్ని పురాణాలు రాసి ఏదయ్యా అని అంటే కాశీలో చెప్పాడు. అక్కడ వేదము కంటే పరమైన శాస్త్రము లేదు, కేశవుని కంటే పరమైన దైవము లేదు. అక్కడ హరివంశంలో కూడా మళ్ళీ ఏమున్నది, ఆ కేశవుడు అంటే కైతి బ్రహ్మణో నామ, కా అంటే బ్రహ్మకి పేరు, ఈశ అంటే నాకు పేరు, ఆవాం తవాంగ సంభూతవు తస్మాత్ కేశవనామవాన్, మేము నీ అంగము నుంచి ఉద్భవించాం కనుక నీకు కేశవుడనే పేరు అని వచ్చిందని చెప్పాడు పరమశివుడు హరివంశంలో. మహాభారతంలో భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగములో అర్జునుడు చెబుతున్నాడు బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం, కనపడుతున్నారు స్వామి అని. లయకాలుడు నిజమే, ఆయనే, ఆయన ఎందు అంతర్యామిగా ఉన్నవాడు. సంకర్షణుడు లయం చేసేది ఆయన. ఎక్కడక్కడ అసలు మీకు అసలు ఎక్కడ పని మీ ఏ పురాణాలు, మీ పురాణాలు మీరు చెప్పుకోండి. రామాయణంలో కల్పిస్తారా లేకపోతే భారతంలోకి మీరు తొంగి చూస్తారా, భాగవతంలోకి వస్తారా, భగవద్గీతకు వస్తారా, ఎక్కడయ్యా మీరు చక్కగా చెప్పుకోండి. మీ పురాణాలు మీరు చెప్పుకోండి. మీకేదో కొందరు ఉన్నారు పైగా ఊరికే కాళ్ళు ఊపుకుంటా, ఆ చేతుల్లో ఉన్న కడియాలేయో కనపడి చేసుకుంటా, మరొకళ్ళు మరొకళ్ళు మహానందాంగన డెంబకుడు అంటే కాళికాదేవి కొడుకు అని చెప్పొస్తారు అపోతన భాగవతానికి వచ్చి. ఏ మీ పురాణాలు చెప్పుకోరాదు, దేవి భాగవతంలో ఉంది అది, అక్కడ చెప్పుకో, ఇక్కడికి వచ్చి చెబుతావేంటి? జనాన్ని ఎంత మోసం చేశారు అసలు మీరు. భారతీయులందరినీ కూడా కన్ఫ్యూజన్ చేసింది మీరు. పాపం వైష్ణవ స్వాములు ఎక్కడో దక్షిణ దేశం నుంచి వచ్చారు నిజమే. ఒక ఆయన ఎవరో ఎందుకు ఆయన పేరే చెబుతాను, గరికపేట నరసింహారావు గారే చెప్పాడు, అరవ బ్రాహ్మణులనే అరవ వైష్ణవ సోదరులారా వాళ్ళని పంపించేసేయండి అంటాడు. నీకు ఇక్కడ ఎవరు వైష్ణవ సోదరులు, నువ్వు వైష్ణవుడు వా పైగా తను అంటాడు నేను వైష్ణవ. వైష్ణవు ఒక్కసారి పెట్టి నిలబట్టి చూస్తాను. లేదు, మీకు ఆ దమ్ము లేదు, దయం లేదు, ధైర్యం లేదు, నిలబడలేరు. గుంట నక్కలలాగా ఇలా వెనక ఉండి చేస్తూ ఉంటారు. మీరెక్కడి నుంచి వచ్చారు? వింధ్యారణ్యాలకు అవతల నుంచి, ఆర్యావర్తం నుంచి మీరు వచ్చారు. మీరేమన్నా ఇక్కడ పుట్టారా ఏంటి? కావాలంటే చూసుకోండి పైన, అక్కడి నుంచి మీరు వచ్చారు. ఈ పురాణాలు అన్నిటిలోనూ అదే ఉంది. ఇక్కడ వచ్చి స్థిరపడి ఈ రకంగా చేసి మా మీద పడ్డారు. మేము ఇక్కడే పుట్టాం, మాకు అసలు ఏది అవసరం లేదు, మాకు రామాయణం మాకు చాలు, వాల్మీకి బోయవాడు చెప్పిన రామాయణం చాలు. అలాగే శ్రీకృష్ణస్వామి యదువంశీయుడు చెప్పిన భాగవతం మాకు భగవద్గీత మాకు చాలు. అలాగే శఠారి నమ్మాళ్ళ వారు శూద్రుడు ఆయన చెప్పిన వేదం మాకు చాలు. ఇంకా వెళ్తే అసలు కులాలు, వేదవ్యాసుడు ఏమైనా బ్రాహ్మణుడా, ఆయన తల్లి స్త్రీ మత్స్యకన్య, మీరు తల్లిని బట్టి ప్రధానం కాదు తండ్రిని బట్టి అంటారా? మరి ఆయనకి పుట్టిన వాళ్ళు మరి క్షత్రియులు ఇద్దరేమో, క్షత్రియులు ఎలా అయ్యారు ధృతరాష్ట్రుడు పాండురాజు, ఆయనకే పుట్టిన విదురుడేమో తల్లిని బట్టి శూద్రుడయ్యాడా? తల్లిని బట్టి ఈయన ఏమవ్వాలి? మరి తపస్సులు బట్టి అవుతారయ్యా ఎవరైనాను? తపస్సులను బట్టి ఎవరు కూడా, పుట్టుకను బట్టి కాదు. ఇలా వింగడించి చూపించి పిచ్చి పిచ్చి ఎన్నో కల్పించి ఇలా దేశం మీద పడ్డారు మీరు. మీకు స్థానం లేదు, మర్యాదగా ఎప్పటికైనా సరే మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీ గుళ్ళకు మీరు వెళ్ళండి. హరిహరాద్వైతం మీరు ఎక్కడ చూపించలేరు, ఎక్కడ మీరు స్థాపించను లేరు, చెప్పను లేరు, మీరు కూడా దాన్ని పాటించలేరు. కనుక దయచేసి వైష్ణవ సోదరులు అంటే విష్ణు భక్తులని నేను అంటున్నా, కులాలు నాకేం పని లేదండి. అసలు అందరమే ఒకటే, అంత మానవ కులమే మనం మొత్తము. రాముడు అయోధ్యలో రాబోతూ ఉన్నాడు, ధర్మమూర్తి అవతారమా రాముడు, ఆనంద అందాల రాముడు రాబోతూ ఉన్నాడు. జగత్తు మొత్తము జేజేలు పలుకుతూ ఉంది, భగవద్గీతకి జేజేలు నీరాజనం ఎత్తుతూ ఉంది. చూడండి, మీకోసం కాదు. కనుక ఎప్పటికైనా సరే మర్యాదగా మీ దారిన మీరు సర్దుకుని వెళ్ళిపోండి. ఇది ఒక మంచి సందేశము మీకు. హాయిగా పరమశివుడు మాకు దైవమే, మేము ఆయన్ని స్తోత్రం చేసి నేను ఆయన మీద పాటలు రాశాను, మీకు తెలుసా తెలియదు, ఇంకెన్నో ఉన్నాయి, మీరు రాసినా మీరు అలా ఏమి చేయలేరు, మాలాగా చేయలేరు మీరు. మళ్ళీ మీరు వచ్చి దూరి దాంట్లో దూరి వీటిల్లోనే దూరి ఏదో చేయాలని చూస్తూ ఉంటారు. కనుక దయచేసి అలాంటివన్నీ మానుకోండి. సోదరులారా, మహాత్ములారా, వైష్ణవులారా, విష్ణు భక్తులారా, అందరికీ రామభక్తులారా, కృష్ణ భక్తులారా, అందరికీ చెబుతూ ఉన్నా, భద్రాచలము రాముడు ఆయన నారాయణుడు. శివ పంచాక్షరిలో మకారం కానే కాదు, నారాయణ అష్టాక్షరిలోనే రెండు ఉన్నాయి. దయచేసి గమనించండి, ఇది అందరూ గమనించండి. కావాలంటే ఎన్ని ప్రమాణాలైనా చూపిస్తా, నా రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చా, చేసుకోండి. నాకు నాకేం భయం లేదు, ఎక్కడికైనా వచ్చి చెబుతా నేను. ఇదివరకే ఒకసారి చెప్పాను, కనుక దయచేసి ఇది గమనించండి. ఎవరికి వారు సర్దుకొని మీ స్మార్థ కర్మలు చేసుకోండి, నేను కాదంటలేదు. కానీ మీరు ఇలా ఎదురు తిరిగితే మాత్రం ఇలాంటివి అన్నీ చూపిస్తే ఏమైపోతారో, మీరు ఎక్కడ ఉంటారో కూడా మీకు అసలు స్థానం కూడా మీకు ఉండదు. ఇక్కడ ఈ ఆర్యావర్తం నుంచి వచ్చిన మీకు ఇక్కడ స్థానం కూడా ఉండదు వింజపర్వతానికి యువతల. ఒక్కసారి ఆలోచించుకోండి. అందరూ కూడా దయచేసి సిద్ధం కండి. సిద్ధం అంటే వేరేం కాదు, మనస్సులో పెట్టుకోండి. భయపడకండి దేనికి, నీళ్లు నమలకండి. ఆ విష్ణువుని స్థాపించండి, రామనారాయణుడే ఆయన. ఆ ప్రవరలు కూడా అయ్యే చెప్పుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. మీకేం పని అయ్యా అసలు, అక్కడ మీకేంటి పని? మీ ఆలయాలకు ఎవరన్నా వచ్చి ఏమైనా చేస్తున్నారా? మీ శివాలయాలకు వచ్చి ఎక్కడన్నా? ఎక్కడా లేదు. మీరు ఇంకా అనుకుంటున్నారేమో రామానుజుల వారు ఒకటో రెండు చేశారన్న ఈ విష్ణు ఆలయాలు, అవి ఇంకా ఆయనకి రోత పుట్టి దాన్ని వదిలేశాడు ఆయన. మీరు చేసే పనులు చూసి రోత పుట్టి వదిలేసి ఆ భాష్యాల మీదకి వెళ్ళిపోయాడు ఆ మహాపురుషుడు. అందరికీ స్థానం ఇచ్చినవాడు నా రామానుజాచార్యులండి. ఎందుకు చెప్పలేరండి ధైర్యంగా? ఈ కులము ఆ కులం కాదు, అన్ని కులాలకి ఇచ్చినటువంటి మహాపురుషుడు రామానుజాచార్యులు. నామాలు పెట్టుకోవటానికి, కొండెక్కటానికి, గోవింద అంటానికి అందరికీ ఇచ్చాడు రామానుజాచార్యులు. కనుక జై రామానుజ, జై శ్రీరామ్, జై రామనారాయణ్.